శుక్లయజుర్వేదాంతర్గత బృహదారణ్యకోపనిషత్ అధ్యయన పుష్పము. బృహదారణ్యకోపనిషత్ సప్తమాధ్యాయము 7.11. బ్రాహ్మణము తపో బ్రాహ్మణము శ్లో ఏతత్వై పరమం తపో యత్ వ్యాహితః తప్యతే. 7.11. ఈ భౌతిక దేహము అనేక ఆధివ్యాధుల ద్వారా ఈ జీవుని దుహఖింపజేస్తూ ఉండగా, దేహధారియగు ఈ జీవుడు నేను అప్రమేయము, నిత్యము, సమస్తము అయి ఉన్న ఆత్మస్వరూపుడనే అనునది అనుభూతపరచుకునేది ఎట్లా? అట్లా అనుభూతపరచుకున్నది అనునిత్యము చేసుకునేది ఎట్లా? ఈ ప్రశ్నకు ఈ బృహదారణ్యకోపనిషత్ సప్తమాధ్యాయము తపో బ్రాహ్మణం నామ ఏకాదశోధ్యాయము ఇట్లా సాధన సంవిశ్లేషణములను వివరించుచున్నది. ఏతద్వైపరమం తపో వియత్ వ్యాహితః తప్యతే పరమగః హైవలోకం జయతి. యః వ్యాహితో వ్యాధితో జ్వరాది పరిగృహితః సన్ యత్ తప్యతే తత్ ఏతత్ పరమం తపత్ ఇతి ఏవం చింతయేత్ దుహఖ సామాన్యాత్. శంకరభాష్యము: ఆత్మతత్వోపాసకుడు బ్రాహ్మిస్థితి కనుఆశయముచే భక్తిజ్ఞాన కర్మ క్రియాయోగ ఇత్యాది శాస్త్రములచే చెప్పబడిన మార్గములుగా సాధన చేస్తూ ఉండగా అతనికి జ్వరము, నొప్పి ఇటువంటి శారీరకమైన, సాంఘికమైన, మానసిక బాధలు తటస్థపడుతూ ఉండగా ఏమి చెయ్యాలి? అవన్నీ గొప్ప తపస్సులో భాగములే. ఎందుకంటే తపస్సు అంటేనే తపన. వ్యాధిలోనూ తపస్సులోనూ ఉండేది తపనయే. ఎవరైనా సరే వ్యాధిలోని తపన బాధలను తపస్సుగా ఉద్దేశిస్తే అది గొప్ప తపస్సే. అట్టి భావన మననముచే ఎవ్వరికైనా అది సుసాధ్యమే. తస్య ఏవం చింతయతో విదుషః కర్మక్షయ హేతుః తదేవ తపో భవతి. అనిందితో అవిషీదితః సా ఏవ చ తేన విజ్ఞాన తపసా దద్ధ కిల్బిషః. శంకరభాష్యము: బాధ సమయంలో ఆరోగ్యమునో తదితరులనో దైవమునో దూషించకుండా ధైర్యము కోల్పోకుండా ఉపాసనగా భావిస్తే అది ఆ ఉపాసకుని ఇతః పూర్వపు రోగములను పాపములను ప్రక్షాళన చేసి ఆ సాధకుని నిర్మలపరచగలవు. అట్టివాడు సర్వోత్కృష్టమగు పుణ్యలోకములను పొందుచున్నాడు. అంతేకాదు, యం ప్రేతం అరణ్యం హరంతి ఏతత్వై పరమం తపో పరమం హి ఏవ లోకం జయతి య ఏవం వేద. 7.11. ఈ జీవుడు మరణించినప్పుడు అతని బంధువులు ఆ ప్రేతము యొక్క మరణించినవాని భౌతిక దేహమును ఇంటి నుండి ఊరు నుండి దూరముగా తీసుకువెళ్లి అరణ్యములో వదులుతారు. అది ఆ ప్రేతమునకు దుహఖమే కదా అని లోకంలో అనుకుంటూ ఉంటారు. అయితే ఆత్మతత్వము ఎరిగిన యోగుల దృష్టిలో వారి వారి దేహముల రాకపోకల పట్ల అంతా కూడా గొప్ప తపస్సుతో సమానమే అవుతోంది. ఎందుకంటే ఒకడు ఏకాంతముగా తపస్సు చేయాలనే ఆశయముతో జనస్థానములను, గృహము, సంపద, సంతానమును వదలి వానప్రస్థమునకు, వనములలోకి, అడవులకు వెళ్లటము ఉత్తమమగు ఆత్మతత్వము కొరకు సాధనయే కదా. తమ భౌతిక దేహము మరణానంతరము బంధువులచే అరణ్యములోకి చేరవేయటము కూడా ఆత్మన్నుల దృష్టిలో వానప్రస్థముతో సమానము. ఎవ్వడైతే ఈ మరణానంతరము ఈ నా భౌతిక దేహమును బంధువులు గ్రామానికి దూరంగా ఒక అడవిలో వదలటము నా దృష్టిలో ఆత్మభావన యొక్క సిద్ధి కొరకు తపస్సుతో సమానమే అని భావిస్తాడో, అట్టివాడు 14 లోకముల జన్మజన్మాంతర సాంసారిక ప్రయాణమును జయించినవాడు అగుచున్నాడు. ఉత్తమ లోకములను కూడా జయించి ఆత్మసంస్థితిని సమీపించుచున్నారు. యం ప్రేతం అజ్ఞాహావభ్యా దధతి ఏతద్వై పరమం తపో పరమం హి ఏవ లోకం జయతి య ఏవం వేద. 7.11. మరణానంతరము బంధువులు ఈ భౌతిక దేహమును అగ్నిలో దహించటము కూడా నాకు గొప్ప తపస్సుతో సమానమే అని ఆత్మజ్ఞుడు భావిస్తున్నాడు. ఎందుకంటే ఈ దేహమును యోగాగ్నిలో తపింపజేసి భస్మము చేయటము తపోయజ్ఞములో చెప్పబడిన ఒకనొక విధాన యోగమే కదా. ఎవ్వరైతే మరణానంతరము తమ ఈ భౌతిక దేహ దహనము తపోగ్నిలో భౌతిక భావనలను భస్మము చేయటముతో ఆధ్యాత్మిక భావనలను వెలిగించుటతో సమానముగా భావిస్తారో అట్టివారు ఉత్తమ లోకములను పొందుచు వాటిని జయించి పరమాత్మతత్వమును చేరు మార్గమును సుగము సుఖమయము చేసుకుంటున్నారు. ఇది బృహదారణ్యకోపనిషత్ సప్తమధ్యాయ. తపో బ్రాహ్మణం నామ ఏకాదశ బ్రాహ్మణం సమాప్తం. 7-12 ద్వాదశ బ్రాహ్మణము అన్నప్రాణ పదార్థము శక్తి బ్రాహ్మణము అన్నం ఆహారము. అన్నము మరియు ఇంద్రియములకు ఆహారములైనట్టి శబ్ద స్పర్శ రూప రస గంధ విషయములు. విషయ రూప జగత్ ప్రాణము ఇంద్రియములను ఉపయోగించు శక్తి ప్రాణశక్తి. కిం బ్రహ్మేతి బ్రహ్మము అనగా అన్నం బ్రహ్మేతి ఆహుర్హ కొందరు వేదవేత్తలగు ఆచార్యులు అన్నము అనుభవముగుచున్నది. ఓల్ దాట్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ బ్రహ్మము అని నిర్వచించి చెప్పుచున్నారు. అందుచేత అన్నము స్వీకరించు ఆహారము కళ్ళక కనిపించేది చెవులకు వినిపించేది మొదలైనవన్నీ బ్రహ్మముగా ఉపాసించాలి. తత్న తథా గ్రహీతవ్యం అన్నం బ్రహ్మేతి అన్యే చప్రాహుహ ప్రాణం బ్రహ్మేతి తత్న గ్రహీతవ్యం. మరికొందరు ఆచార్యులు ఇట్లా అంటున్నారు, అది అట్లా కాదు, అన్నము ప్రాణశక్తితో కూడి ఉండకపోతే ఆ అన్నము కుళ్ళి చెడిపోగలదు. అందుచేత బ్రహ్మము అని అన్నము గురించి అనటం ఎట్లా? బ్రహ్మము అవినాశి కదా, పోనీ ప్రాణమును బ్రహ్మమును అనవచ్చునా అంటే అది కుదరదు. ఎందుకంటే అన్నము స్వీకరించినప్పుడు ప్రాణము కుషించి పోవుచున్నది కదా. అందుచేత అన్నముగాని ప్రాణముగాని విడివిడిగా బ్రహ్మము కాదు. అయితే అన్నము ప్రాణము దేవతాస్వరూపములై ఏకస్వరూపము పొందినప్పుడు బ్రహ్మత్వమును పొందుచున్నాయి, బ్రహ్మమే అగుచున్నాయి. ఈ విధంగా అన్నము ప్రాణములను ఏకరూప లేక పదార్థము శక్తి మాటర్ ఎనర్జీలను ఏకరూపంగా పరబ్రహ్మముగా ఉపాసించువాడు బ్రహ్మత్వమును త్వరగాను సులభముగాను చేర్చున్నాడు. దుష్టత్వము ఆతనిని వశంచేసుకోలేదు, పుణ్యపాప ద్వంద్వములకు పట్టుబడడు. ఈ విషయమై ప్రాతృదుడు అను ఒక ఋషికుమారుడు ఆయన తండ్రి యగు ఋషి ఈ విధంగా సంభాషించుకోవటము జరిగింది. ప్రాతృదుడు అను ఋషిపుత్రుడు తన పితృదేవులగు ఋషిని సమీపించి, తండ్రి సద్గురు, ఇప్పుడు నాదొక సంశయము. అన్నప్రాణములను బ్రహ్మముగా ఉపాసించువాని యొక్క బ్రహ్మోపాసన సంపూర్తి అయినట్లే కదా, ఆతనికి క్రొత్తగా ఏమిచ్చి శోభ కలిగించగలం? ఏమీ ఇవ్వక అశోభ అవుతుంది. అన్నప్రాణములను బ్రహ్మముగా పరమాత్మగా ఉపాసిస్తే బ్రహ్మము యొక్క ఉపాసన పూర్తిగా నిర్వర్తించినట్లేనా? ఋషి చేతులు ముఖము కాదు అన్నట్లుగా కదిలించుచు ఊహు. ప్రియకుమారా, ప్రాతృదుడా, నీవు అట్లా చెప్పరాదయ్యా. అన్నప్రాణదేవతలను కలిపి బ్రహ్మగా సృష్టికి కారణముగా దర్శించినంత మాత్రము చేత బ్రహ్మోపాసన పూర్తి అయినట్లు కాదు. సమస్త భూతములు అన్నమును విష్టించి ఆశ్రయించి ఉన్నాయి. అందుచేత అన్నము పదార్థము అ మాటర్ ను విసంతి అనే అర్థము వచ్చే తీరుగా అవి అని అనబడుచున్నది. అంతేకాకుండా సమస్త భూతములు ప్రాణమునందే రమిస్తున్నాయి. ప్రాణము ఉన్నప్పుడే జీవులు చలించగలరు, అందుచేత ప్రాణమును రమ్ అని పిలుస్తున్నారు. పదార్థము మాటర్ ఉన్నప్పటికీ ఈ జీవుడు ప్రాణము తోడుగా ఉండకపోతే రమించలేడు. ప్రాణము ఉన్నప్పటికీ పదార్థము అన్నము లేకపోతే అనుభూతి సిద్ధించదు. కనుక విరం విరం పదార్థము ప్రాణము విరం అట్టి విరం రూపమే ఆత్మ అని ఉపాసించబడుగాక. నేను పదార్థమును స్వీకరించను అని అన్నంత మాత్రము చేత బ్రహ్మమును పొందలేవు. పదార్థము స్వీకరించు శక్తిలా అన్నప్రాణములా ఏకత్వమే బ్రహ్మముగా ఉపాసించు, బ్రహ్మము కొరకే ఉపాసించు. ఈ విధంగా ఆత్మకు ఆనందరూప ప్రదర్శనములే అయి ఉన్న అన్నప్రాణములు సమస్త భూతములకు తాము ఆశ్రయించు జీవితము అనే క్రీడా ప్రాంగణములో అపయుక్త విశేషములు అగుచున్నాయి. అన్నర్ ప్రాణములు ఆత్మ భగవానునికి ఎల్లప్పుడూ తాను విహరించే క్రీడా ప్రాంగణము అని భావించి స్వస్వరూపాత్మను ఉపాశ్రయించుచు ఉపాసించుచున్నారు. శ్లో సర్వాణి హవా అస్మిన్ భూతాని విశంతి సర్వాణి భూతాని రమంతే య ఏవం వాద. 7:11 ఈ విధంగా అన్న ప్రాణములను ఆత్మకు స్వస్వరూపమునకు క్రీడా ప్రాంగణములుగా సంచరించు స్థానముగా దర్శించువానిని సర్వము ఆశ్రయించినవై ఉంటాయి. అట్టివాడు ఆత్మ తేజోవిలాసముతో మహాబలవంతుడగుచున్నాడు. సర్వభూతములు అతని యందు ప్రవేశించినవై ఉంటాయి. సర్వభూతములు అట్టివానియందు అన్నప్రాణ బ్రహ్మోపాసుకునియందు రమిస్తూ ఉంటాయి. ఇతి బృహదారణ్యకోపనిషత్ 7:17. అన్నప్రాణ బ్రాహ్మణం నామ ద్వాదశ బ్రాహ్మణం సమాప్తం. 7:13 త్రయోదశ బ్రాహ్మణము ఉక్త బ్రాహ్మణము. ఇప్పుడు సగుణ బ్రహ్మము యొక్క మరొక ఉపాసన దైవగుణ వర్ణనా స్తోత్రము గురించి చెప్పుకుంటున్నాము. ఉక్తము శస్త్రము వేదమంత్రముతో దేవత యొక్క గుణ విశేషములను వర్ణించటము. ఋగ్వేద మంత్రములను ఉక్తము అని పిలుస్తారు. ఉక్తం ప్రాణో వా ఉక్తం ప్రాణో హి ఇదగ్ని. ప్రాణమే వాస్తవానికి శస్త్రము. బ్రాహ్మిస్థితిని లక్ష్యముగా చేయుబాణము. అందుచేత ప్రాణమును స్తోత్రము ద్వారా పరతత్వము వైపు సంధించబడిన శస్త్రముగా బాణముగా ఉపాసించుచున్నారు. ఉక్తం శస్త్రం తద్ధి ప్రధానం మహావృతే క్రతే. ఋగ్వేదమంత్రములతో దేవత యొక్క మహద్గుణములను వర్ణించటమే శస్త్రమును ఎక్కుబెట్టుటము. ఆత్మేజము అనే మహావృతములో ఉక్తము స్తోత్రము అత్యంత ప్రధానమైనట్టి అంగము. మోస్ట్ ఇంపార్టెంట్ విన్ పార్ట్ ఫెజ్. ఇంద్రియములలో ప్రాణము ప్రప్రథమము ప్రధానము. అట్లాగే శస్త్రములన్నిటిలో సాధన వస్తువులన్నిటిలో ఉక్తము భగవత్స్తోత్రమునకు అత్యంత ప్రాముఖ్యమైన పాత్ర. ప్రాణమే ఆత్మకు స్తోత్రము. ప్రాణోపాసన ఆత్మకు సమర్పించే అతి ముఖ్యమైన స్తోత్రం. ప్రాణము యొక్క ప్రాముఖ్యత ఎటువంటిది అని ప్రశ్నిస్తే, ప్రాణో హి ఇదం సర్వం ఉత్థాపయతి. ప్రాణమే ఈ సర్వమును ఉత్పన్నము చేస్తూ సంరక్షించుచున్నది అనునది సమాధానము. అందుకే ప్రాణమే ఉక్తముగా చెప్పబడుతోంది. కదలిచున్నట్టిది అన్నము మాటర్, కదిలించుచున్నది ప్రాణము ఏనర్జీగర్. ప్రాణమే ఈ సర్వమును కదిలించుచున్నది. ఎవడు కదిలే దానియందు కదిలించే యోగమగు ప్రాణమును తెలుసుకుంటాడో అతడే ప్రాణవేత్త. ధీరుడు ఉత్హ జడమగు దానిని ఎత్తి ఉంచునది ప్రాణశక్తి. ఈ జగత్తును ప్రాంతత్వముగా ఎవడు ఉక్తము స్తోత్రము చేస్తూ ఉన్నాడో అతడే ఉక్త స్తోత్రము చేయుట ఎరిగినవాడు. ఆతనికి ఉక్తజ్ఞ దృష్టి పుత్రుడుగాగుచున్నాడు. అట్టివాడు ప్రాణబ్రహ్మైక్యము పొందినవాడై ప్రాణబ్రహ్మమునకు సమానముగు లోకములను జయించి ప్రాణముతో సాలోక్యము సాయుజ్యము పొందుచున్నాడు. ఈ విధంగా ప్రాణమే ఋగ్వేదము. ఇంకా కూడా యజుర్వై ప్రాణ 7:13-2 యజుర్వేదము ప్రాణస్వరూపమే. యజుహ ప్రాణోవై యజుహ ఇతి చ ఉపాసిత ప్రాణం. యజుర్వేదమును ప్రాణముగా ఉపాసించాలి, ధ్యానించాలి. యజుర్వేదములోని యజస్సులు ఇంద్రగ్నివాయుమ ఇత్యాది అధిదేవతల ప్రత్యధిదేవతల సంబంధమైన స్తోత్రములు అష్టదిక్పాలక నవగ్రహ స అంగ సౌపాగ్ స ఆయుధ సపత్ని ఆహ్వాన స్తోత్ర నివేదన పూర్వకములైన యజస్సులన్నీ అన్నీ కూడా ప్రాణోపాసనలే. ప్రాణోవై యజుహ కథం యజుహ ప్రాణ ప్రాణేహి యస్మాత్ సర్వాణి భూతాని యుజ్యంతే. ప్రాణములే యజుర్వేదములో యజస్సులు అయి ఉన్నాయి. ఇట్లా ఎందుచేత సకల ప్రాణులు ప్రాణమునందే యోగము పొందిన తరువాతనే దేహములలో జనిస్తున్నారు. ప్రాణము లేకుండా ఏ ఒక్కనికి కూడా దేనితోనూ కలయిక యోగము లభించదు. కాబట్టి యుజ్యంతే కలుపుచున్నది దేనితోనైనా కలుపుచున్నది ప్రాణమే. కాబట్టి యజుర్వేదము ప్రాణస్వరూపమే అగుచున్నది. ఎప్పుడైతే ఈ విశ్వమంతా ప్రాణస్వరూపముగాను అట్టి ప్రాణోపాసన ఆత్మత్వము బ్రహ్మత్వము నకు మహత్తరమైన ఉపకరణ సాధన వస్తువుగా కూడా ఉపాసిస్తూ ఉంటాడో అట్టి ప్రాణయోగ సాధకుని శ్రేయోప్రేయముల కొరకే సకల జీవులు సకల భూతములు ఉద్యమించినవై ఉంటాయి. వారికి శ్రేయోదాయకమైనవి ప్రేయోదాయకమైనవి వాటికవే వారిని సమీపిస్తూ ఉంటాయి. యుజ్యంతే హాస్మై సర్వాణభూతాని 8:13 2. ఎవ్వడైతే యజుర్వేద యజస్సులను స్తోత్రములుగాను ఉక్తములుగాను పరమాత్మ గురించిన ప్రేమాస్పదములగు వర్ణనములుగాను ఉపాసిస్తాడో అట్టివాడు ప్రాణబ్రహ్మం యొక్క సాలోక్యమును సాయుజ్యమును సులభతరం చేసుకుంటూ క్రమంగా తానే పరమాత్మ పరబ్రహ్మము అయి ప్రకాశించుచున్నాడు. తన ఉద్యమమునే తాను ఈ సర్వ విశేషములతో కూడిన జగత్తుగా ఆస్వాదించుచున్నాడు. తానే సమస్తమునకును ఆది ద బిగినింగ్ స్వరూపముగా తనను తాను సందర్శిస్తున్నాడు. సమ ప్రాణో వై సామవేదము ప్రాణస్వరూపమే. సామవేదమును ప్రాణస్వరూపముగాను ప్రాణబ్రహ్మమును సామగాను కొందరు ఉపాసించుచున్నారు. సకల ప్రాణులు ప్రాణమునందే ఉన్నారు. సామ సమత్వమును పొందటము సమత్వము పొందుటకు ప్రాణమే ప్రాణోపాసనయే గొప్ప సహకారి కారణము అగుచున్నది. ఈ జీవులంతా ఏక ప్రాణస్వరూపులే. సమ ప్రాణోపాసకుని పట్ల సర్వ ప్రాణములు ఏకముగా అగుచున్నాయి. సకల ప్రాణులు ప్రాణోపాసకుని ఔన్నత్యముగానము చేయటానికే సిద్ధమగుచున్నారు. సామగాన ప్రాణోపాసకుని గొప్పతనమును ఎలుగెత్తి చాటుచున్నారు. సామగానమును ప్రాంతత్వముగా ఉపాసించువాడు ప్రత్యక్షంగా ప్రాణశక్తితో సారూప్యము సామీప్యము సాలోక్యము సాయుజ్యము పొందుచున్నాడు. అపరోక్షముగా ప్రాణముతో ఐక్యత్వమును సమానలోకత్వమును అనుభవములోకి తెచ్చుకొనగలుగుచున్నాడు. క్షత్రం ప్రాణో వై. ఇంతవరకు రుక్ యజో సామవేదములలోని బ్రాహ్మణముల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఇక క్షత్రము గురించిన ఉపాసనను వివరించుకుంటున్నాము. క్షత్రము సంరక్షించు ధర్మము. దృశ్యములోనూ దేహములోనూ ప్రత్యక్షమై కనిపిస్తున్న పరిరక్షంతత్వము ప్రాణస్వరూపముగా ఉపాసించబడుచున్నది. ఎందుకంటే రక్షణ స్వయముగా ప్రాణతత్వమే అయి ఉన్నది. క్షత్రం ప్రాణోహి. రక్షణము ప్రాణబ్రహ్మముగా ఉపాసించటం ఇంకా ఎందుకు? త్రాయతే హి ఏనం ప్రాణః క్షణితోహ. 7:13-4. మాంసపిండము అయినట్టి ఈ భౌతిక దేహమునకు గాయము అయినప్పుడు ఆ గాయము అయిన ఖాళీ స్థానమును తిరిగి మాంసపిండముతో నింపుచున్నది. తద్వారా దేహమును రక్షిస్తున్నది ప్రాణమే. రక్షణ క్షత్రము ను ప్రాణశక్తిగా ఉపాసించువానిని రక్షించుటకు బాహ్య వస్తువు యొక్క ఆవశ్యకత లేకుండా ప్రాణశక్తియే రక్షణ కవచమగుచున్నది. ప్రక్షత్రం అనే ప్రత్యక్ష రక్షణగా దేహములోని ప్రాణశక్తియే రూపము దాల్చి ఈ జీవుని దేహమును రక్షిస్తోంది. ఎవడు దేహములోని బాహ్యములోని రక్షణతత్వము యొక్క మహత్తర కార్యములను గమనిస్తూ అద్దానిని ప్రాణముగా ఉపాసిస్తాడో అట్టివాడు ప్రాణబ్రహ్మము యొక్క సాలోక్యమును సాయుజ్యమును పొందుచున్నాడు. ఇతి బృహదారణ్యకోపనిషత్ 7వ అధ్యాయః. ఉక్త బ్రాహ్మణం నామ త్రయోదశ బ్రాహ్మణం సమాప్తం. 7:14. చతుర్దశ బ్రాహ్మణము గాయత్రీ బ్రాహ్మణము. ఇప్పుడు మనము గాయత్రి అను ఉపాసన ద్వారా బ్రహ్మమును ఉపాసించుట గురించి చెప్పుకోబోచున్నాము. గాతేయత్రాయతే యస్మాత్. ఛందస్సులన్నిటిలో గాయత్రి ఛందస్సు ప్రాధాన్యమైనది. త్రాయతే ప్రాణములను రక్షించునది. ప్రాణముతో తాదాత్మ్యము చెందింపజేయనదిగా గాయత్రి ఛందస్సు అభివర్ణించబడుతోంది. హింస నుండి రక్షించునది. వాక్కు మొదలగు ఇంద్రియములకు క్షత్రము కాపాడునది. ద్విపద ద్విజ గాయత్రి ప్రాణశక్తికి స్తోత్రము. అందుచేత గాయత్రి మంత్రము ప్రాణోపాసనకు ఆత్మోపాసనకు అభయములకు ఉపాయముగా విధించబడుతోంది. మానసిక బంధములైనట్టి కోరికలను రహితము చేసి బ్రహ్మమార్గమును చూపునది. ఉపాసకునికి 2వ జన్మ ప్రసాదించి ద్విజునిగా తీర్చిదిద్దునది. ఆటంకములు తొలగించి మోక్షము వరకు రక్షణ కలిగించునది. కాబట్టి ద్విపద మంత్రము ఓం భూమి అంతరిక్షం ద్యోహ దయహ ఇతి అష్టాహ అక్షరాణి. 2:4-2:8. భూర్భువ సువః భూమి అంతరిక్షము ఉద్యు లోకము. 5:00 వరేణ్యం. 2:33-8. భర్గో దేవస్య ధీమహి. 2:33-8. ధియో యోనః ప్రచోదయాత్. 4:4-8. త్రిలోకములంతా నిండుగా ఆక్రమించుకుని ఉన్నవాడు త్రివేదములసారమైనవాడు స్తోత్రములకు అర్హమగు సచ్చిత్ ఆనంద బ్రహ్మస్వరూపుడు, కేవల బుద్ధి స్వరూపుడు, సర్వమును వెలిగించువాడు అగు భార్గోదేవుడు, మా బుద్ధిని వికసింపజేయునుగాక. త్రిపద గాయత్రి మొదటి పాదము ముల్లోకముల సారము. భూర్ ఆకాశ సువర్లోక స్వర్గలోక రూపీ భూభువ సువహ 1225 భూమిహ అంతరిక్షం దివి దివ్యలోకము దేవతాలోకము. ఈ గాయత్రి మంత్ర మొదటి పాదమును చెరకు గడ్డలు మూడిటిలోని చెరకు రసము వలె మూడు లోకముల సారము అని ఎవరు తెలుసుకొని ఉపాసిస్తాడో, సయావదేషు త్రిషు లోకేషు తావద్ధ జయతియో అస్య ఏతత్ ఏవం పదం వేద. అట్టివాడు ముల్లోకములను తనయందే పొందుచు, తనయందే దర్శించి ముల్లోకములను జయించువాడు, దాటివేయువాడు అగుచున్నాడు. త్రయీ విద్య గాయత్రి మంత్రము యొక్క రెండవ పాదము తత్సవితుః వరేణ్యం వరణీయం. స్తుతించబడునది త్రివేదసార స్వరూపం 2338. ఇది 8 అక్షరములతో కూడి ఉన్నది. వరేణ్యం రుచః యజుంషి సామాని ఋక్యజుర్ సామవేదములచే వర్ణించబడుచూ ఉన్నట్టిది. సవితుః సత్విత్ ఉ సత్ ఉనికి విత్ ఎరుక విచక్షణ లోజిక్ ఉ సత్ విత్ల వినియోగము ఉ ఎక్కడ ఉనికి దేని గురించి ఎర్క అనురూపముగల జగత్ ప్రదర్శనము సచ్చిత్ ఆనంద స్వరూపమగు ఆత్మ. ఎవడు ఈ రెండవ పాదమును ఈ విధంగా ఉపాసిస్తున్నాడో అతడు మూడు వేదములలోని జ్ఞానసారమును మంత్రదేవతచే అనుగ్రహించబడినవాడే గ్రహిస్తున్నాడు. గాయత్రి త్రయీ విద్య అందుచేతనే సత్విత్ విద్యగా సవితురీతిగా చెప్పబడుతోంది. ఉపాసకుడు త్రయీ విద్యాఫలము పొందుచున్నాడు. వేద విద్య ఎంతటిదో గాయత్రి రెండవ పాద ఉపాసకుని పట్ల మంత్రఫలము అంతటిది. ఈ రెండవ పాదము ఉపాసించువాడు వేదోపాసకుడే అగుచున్నాడు. వేదముల సారమే వేదస్తుతమగు సత్ విత్ ఉ సవితుః. అది ఈ జీవుని సహజ రూప వర్ణనము స్తుతి. అఖండ అనన్యానుభవం గాయత్రి మంత్ర మూడవ పాదము ధియో యో నః ప్రచోదయాత్. 8 అక్షరములు 2114. ఇది ప్రాణ అపాన వ్యాన స్వరూపమైన పాదము. గాయత్రి మంత్రమును ప్రాణతత్వము యొక్క ఉపాసనా రూపముగాను సర్వప్రాణ సప్రాణ అఖండ ప్రాణతత్వముగాను ఉపాసించబడుతోంది. అట్టి ఉపాసనచే ఆ ఉపాసకుడు ప్రాణికోటినంతటినీ తనయందు దర్శించుచూ సహజాత్మ దర్శనమును సిద్ధించుకుంటున్నాడు. సర్వప్రాణి కోటిని జయించి ఆత్మోపమేవ సర్వత్ర స్థానము చేర్చున్నాడు. మయా తతం ఇదం సర్వం మత్తః పరతరం నాస్తి అహమేవ ఇదం సర్వం అను అఖండాత్మానందస్థానమును పుణికిపుచ్చుకుంటున్నాడు. భర్గో దేవస్య తురియము 4వ పాదము ప్రత్యక్షంగా కనిపిస్తున్న సూర్యమండలములోని తేజస్సును పరోరసమండలము అంటారు. తురియం యద్వై చతుర్థం ప్రసిద్ధం లోకే తత్ఇదం తురియ శబ్దేన అభిధీయతే. 4వది తురియ శబ్దముచే లోకల్లో ప్రసిద్ధి పొందినది. తురియము జాగ్రత్ స్వప్న సుషుప్తులు తన యొక్క స్వయం కల్పిత సంచారస్థానములుగా కలిగియున్న సంచార పురుషుడు. చతురియ 4వ పురుషుడు పురుషకారము పరో మండలము ఇహత్వమునకు ఆధారమయ్యున్న పర ఆత్మతత్వము మన కేవల స్వరూపము. పరోరజము అను పదము కేవల స్థానము. గాయత్రి యొక్క తురియము అయినట్టి దర్శితపాదము కేవల దర్శనము. ప్రత్యక్ష సూర్యమండలాంతర్గత పురుషుడే గాయత్రి పురుషుడు. పరోరజ పురుషుడు సమస్తమైన రజస్సు భౌతికం స్థూల సూక్ష్మ పదార్థతత్వములకు ఆవల ప్రకాశించుచున్నట్టి పరమపురుషుడు. ఎవరైతే ఈ విధంగా గాయత్రి యొక్క 4వ పాదము అగుతురియమును తెలుసుకునుచున్నాడో అతడు ఆకాశములోని సూర్యుని వలె భూభువర్ సువర్లోకములకు పైనగా కనబడు తీరుగా సర్వమునకు ఆధిపత్యమును సర్వఖ్యాతిని పొందుచున్నాడు. తరంగములన్నిటికీ జలమే అధికారి అయిన తీరుగా సమస్తమునకు అధికారి అయి అధిపురుషుడు అగుచున్నాడు. అట్టి తురియమును ఉపాసించు పురుషుడు దేవతల అభీష్టమును శాసించుచున్నాడు. సూర్యునివలె సృష్టికంతటికీ శోభకీర్తి కలిగించుచూ ప్రకాశించుచున్నాడు. ఈ విధంగా గాయత్రి యొక్క మొదటి మూడు పాదములు 1-3 లోకములు, 2-3 వేదములు, 3-3 ప్రాణములు ఉపాసనకు ఉద్దేశించుచున్నాయి. ఇక 4వ పాదము సోహమస్మి, అదియే నేను అనురూపంలో ఆదిత్య పురుషుని యందు తేజోరూపమై ప్రతిష్ఠితమగుచున్నది. అట్టి 4వ పాదము తురియము, పరోరజసము, మూర్తామూర్తముల సారము, కేవలీ స్వస్వరూపము ఇత్యాది విశేషణములతో అట్టి మంత్రసిద్ధి స్థానము వర్ణించబడుతోంది. 4వదగు పరోరజస్థానము సత్యమునందు ప్రతిష్ఠితమయ్యున్నదని ప్రసిద్ధి. కిం సత్యం? సత్యము ఏదై ఉన్నది? 1. చక్షుర్వే సత్యం. కథం చక్షుర్హి సత్యం? చూపియే సత్యము, చూచునదే సత్యమని ఎట్లా అంటాము? శృతి ఇట్లా చెప్పుచున్నది, చూచునది సత్యమనున్నది ప్రసిద్ధి అయిన విషయమే. ఇద్దరు వాదులాడుకుంటూ మన వద్దకు వచ్చినప్పుడు మొదటివాడు, నేను అక్కడ పులి ఉన్నట్లు స్పష్టంగా చూచాను అంటూ ఉండగా, రెండవవాడు, కాదు అది సింహం అని ఎవరో అంటూ ఉంటే నేను విన్నాను అన్నప్పుడు, మొదటివాణిని నమ్ముతాముగాని రెండవ వాణిని కాదు. ఎందుకు? వినేవాడు విన్నది తప్పు కావచ్చునేమో, కాని చూచేవాడు చూచేది తప్పు అవటానికి వీలులేదు కదా. అందుచేత చూపు సత్యమయ్యున్నది. చూపునందు గాయత్రి యొక్క మొదటి మూడు పాదములతోబాటు 4వ పాదమగు సత్యము కూడా ప్రతిష్ఠితమయ్యున్నదని శృతి శ్లోకము గానము. 2. సత్యము బలమునందు ప్రతిష్ఠితమయ్యున్నది. దేహబలము బుద్ధి బలము కలవాడే సత్యమును చూచి గ్రహించగలడు. బలహీనుడు అనుమానములతో, దురభిప్రాయములతో, భయాందోళనలతో, ఆవేశములతో కూడుకున్నవాడైతే విసత్యమును చూస్తూ కూడా అసత్యమైన రీతిలోనే గ్రహించటము జరుగుతోంది. ఈ విధంగా తురియ పాదమునకు ఆశ్రయము అయినట్టి సత్యము బలమునందే ప్రతిష్ఠితమయ్యున్నది అని శృతి శ్లోకములు ఎలుగెత్తి గానం చేస్తున్నాయి. 3. బలము మరి ఎందులో ప్రతిష్ఠితమయ్యున్నది? ప్రాణమునందు. బలము యొక్క రూపము ప్రాణమే. ప్రాణరూపమగు బలమునందు సత్యము ప్రతిష్ఠితమయ్యున్నది. ప్రాణమును సూత్రాత్మ అంటాము. ఈ నామరూపాత్మకమైన జగత్తంతా కూడా సూత్రాత్మ అని పిలువబడు సమష్టి ప్రాణమునందు, సప్రాణమునందు ప్రతిష్ఠితము. సత్యము బలము ప్రాణము నందు ప్రతిష్ఠితమై ఉండటముచేత సత్యము కంటే బలమే గొప్పది అని అనబడుతోంది. ఎందుకంటే బలమునందు సత్యము ప్రతిష్ఠితమయ్యున్నది. ఎందుచేత? బలహీనుడు బలహీనమైనదే సత్యముగా అనుకుంటూ భావిస్తూ నమ్మి ఉంటాడు కాబట్టి. ఒకదానిలో రెండవది స్థానము కలిగి ఉన్నదని అన్నప్పుడు ఆ రెండవదానికంటే మొదటిదే గొప్పది అని అర్థము కూడా. ఈ విధంగా గాయత్రి ఉపాసనా సిద్ధి పొందుచున్న యోగపురుషుని యోగాభ్యాసి యొక్క అనుభవము ప్రకారము, గాయత్రి సూర్యుని యందు, సూర్యుడు సత్యమునందు, సత్యము చూపునందు, చూపు ప్రాణమునందు ప్రతిష్ఠితము, ప్రాణము బలముగా ప్రదర్శనమవుతోంది. అనగా గాయత్రి దేహేంద్రియ సంఘాతములోని ప్రాణమునందు ప్రతిష్ఠితమయ్యున్నది. అంతేకాదు, గాయత్రియే ప్రాణము, ప్రాణమునందు ఈ జగత్తు సుప్రతిష్ఠితము కనుక ఈ జగత్తు గాయత్రి యందు ప్రతిష్ఠితము. సూత్రాత్మ యగు ప్రాణము లేక గాయత్రి యందు సకల దేవతలు, సకల వేదములు, సకల లోకములు, సకల కర్మలు, కర్మఫలములు ప్రాణరూపమున ప్రతిష్ఠితమయ్యున్నాయి. ఈ జగత్తుకు ఆత్మ గాయత్రియే. ఇదంతా గాయత్రీగానమే. ద సోన్ సగ్ అబౌట్ ఆల్ ప్రెజెంట్ సెల్ఫ్, గాయత్రి ఆధ్యాత్మేన ప్రతిష్ఠిత. ఈ విధంగా గాయత్రి ప్రాణస్వరూపిణిగా బలము రూపముగా ఆత్మయందు ప్రతిష్ఠితమయ్యున్నది. జీవాత్మయందలి సత్యవస్తువు గాయత్రి సూత్రాత్మయే. గాయత్రి సూత్రాత్మ యొక్క ఒకనొక ప్రదర్శనమే ఈ జీవుడు. గాయత్రి ప్రసాదించు రక్షణ. గయము వాక్కు, గై శబ్దము, సాహి ఏషా గయాం తత్రే త్రాతవతి. గాయత్రి గయమును, వాక్కును రక్షించుచున్నట్టిది. గాయత్రి వాక్కు ఉదయించుటకు హేతువు అయి ఉన్నది అని గమనించి ఉపాసించబడుగాక. గాతయత్రాయతే యస్మాత్ గాయత్రి ఇత్యభిధీయతే. ఏ రక్షణ విధానము ఈ దేహములోని ఇంద్రియములు శిథిలమైపోకుండా అనేక సంవత్సరముల కాలము అనుక్షణము ఎల్లప్పుడూ ఈ దేహి జాగ్రత్ స్వప్న సుషుప్తులలో ఉన్నప్పుడు కూడా రక్షించుచున్నదో అట్టి శక్తియే గాయత్రీ శక్తి. ఉపనయన సంస్కారము. ఆచార్యులవారు 8 సంవత్సరముల బాలునికి ఉపనయన సంస్కారములను చేస్తూ సవితృదేవాత్మకము అగు గాయత్రిని ఉపదేశిస్తున్నారు. సవితృ సత్విత్ రుత్సావిత్రి సూర్యుడు హిరణ్యగర్భుడు దేవతలుగా గల గాయత్రి మంత్రమును ఉపదేశిస్తున్నారు. సగము రోకురుగా విడదీసి ఒకసారి పూర్తి మంత్రమును కలిపి మరొకసారి తండ్రి కుమారునికి ఉపదేశిస్తున్నారు. ఈ జగత్తుకు హృదయమే గాయత్రి అని సూచిస్తూ తండ్రి గురువై కుమారునికి సమర్పించుచున్నారు. కుమారుడు ఇంద్రియ విషయములలో పడిపోకుండా ఉండాలని ఆ గాయత్రి మంత్రోపాసనచే వాస్తవ సహజ ఆనందరూపమగు ఆత్మతత్వము వైపుగా సాధన రూప సంసిద్ధతకు ఉపక్రమించాలని గాయత్రి ఉపదేశరూప ద్విజత్వమును కుమారునికి మార్గముగా చూపుచున్నారు. సావిత్రి ఉపదేశము పొందిన బాలుని యొక్క ప్రాణము రక్షిస్తుంది కాబట్టి గాయత్రిగా ప్రసిద్ధి పొందినది. గాతే త్రాయతే గాయత్రి పరమార్థోపాసన వాక్ ప్రకటన అనుష్ఠుప్ ఛందస్సు. అనేకులు వేర్వేరు వేదశాఖలకు చెందినవారు సావిత్రి మంత్రమును అనుష్ఠుప్ ఛందస్సులో మాత్రమే ఉచ్చరించాలి అనే నియమములను అనుబంధంగా చెప్పుతూ ఉంటారు. ఈ సావిత్రి సవితృదేవత మంత్రము అనుష్ఠుప్ ఛందస్సు నుండి ఉద్భవించింది. అందుచేత అనుష్ఠుప్ ఛందస్సు కలదానిగా గాయత్రి మంత్రమును వటువుకు ఉపదేశిస్తున్నాము అని వారు అంటూ ఉంటారు. సరస్వతిభ్యాం నమః. గాయత్రియే పరబ్రహ్మము. పరబ్రహ్మము నుండే వాక్కు, వాక్కు నుండి అనుష్ఠుప్ ఛందస్సు. కనుక వాక్యే అనుష్ఠుప్, వాక్యే సరస్వతి. అందుచేత వాగ్రూపమగు సరస్వతిని వటువుకు గాయత్రి మంత్రరూపంగా ఉపదేశిస్తున్నారు. సరస్వతి నుండి వాక్కు రాలేదు, మరి వాక్యే సరస్వతి. గాయత్రి నుండి మంత్రము రాలేదు, మంత్రమే గాయత్రి, ప్రాణమే గాయత్రి. గాయత్రి ఛందస్సులో సావిత్రిని ఉపదేశించాలి అని కొందరు పెద్దలు సూచన. ప్రాణమే వాక్కు, తదితర ఇంద్రియములు కూడా. అనుష్ఠుప్ మాత్రమే అయితే కేవలము వాక్కును మాత్రమే ఉపదేశించినట్లు అవుతుంది. వాక్యే అనుష్ఠుప్, వాక్యే ప్రాణము, ప్రాణమే పరబ్రహ్మము అని ఉపదేశించటము పరమార్థబోధ అవుతుంది. గాయత్రి యొక్క మనము ఈ గాయత్రి బ్రాహ్మణములో చెప్పుకున్న 4 పాదముల పరమార్థము తెలిసి ఉపాసించటము ఉచితము. కేవలము వాక్కుకు మాత్రమే పరిమితమైతే, వాక్కు కొరకే వాక్కు అయితే 4వ వంతు ఫలము మాత్రమే అవుతుంది. గాయత్రియే వాక్కు, గాయత్రి కొరకై వాక్కు. వాక్కును గాయత్రిగా అనుష్ఠుగా భావించి ఉపాసించుచున్నప్పుడు ప్రతిగ్రహ దోషము ఉండదు. ఒకచోట అధికంగా ప్రతిగ్రహం చేసినా కూడా, లౌకిక ప్రయోజనములు ఉద్దేశించినా కూడా గాయత్రి మంత్రమునే ఆత్మవైభవముగా గాయత్రి రూపంగా ఉపాసించువానిని ఏదైనా స్వీకరించినట్టి ప్రతిగ్రహణ దోషము అంటదు. ఈవన్ ద రిసీవింగ్ ఆఫ్ వర్ల్డ్లీ కాన్సిడరేషన్స్ విల్ నాట్ పొల్యూట్ సచ్ రిసిపియెంట్. గాయత్రి మంత్రమును ఆత్మోపాసనగా ఉపాసించాలేగాని అన్యదేవతా ఉపాసనగా సరిపెట్టుకోకూడదు. సర్వము గాయత్రీ స్వరూపమే అని భావించువానికి దోషము లేవీ అంటవు. గాయత్రి ఉపాసకుడు గోవులు, గుర్రములు, ఏనుగులు మొదలైన అనేక సంపదలతో కూడిన 3 లోకములను ప్రతిగ్రహణము చేసినా కూడా ఆ దోషము గాయత్రి ఉపాసనలోని 1వ పాదము ఓం భూర్భువ సువః తో తొలగిపోతుంది. ఇంకా త్రిలోకములు, త్రిప్రాణములు, తురియముల రూపమగు 2, 3, 4 పాదముల ప్రయోజనము మందు ప్రతిగ్రహణ దోషము ఉండదు అని వేరే చెప్పన్ఖర్లేదుగా. గాయత్రి యొక్క 1వ పాదము ఓం భూర్భువ సువః త్రిలోకములను తనయందు సంయమనము చేసి ఆ సాధకుడు లేక ఉపాసకుడు త్రిలోకములను జయించి వేయుచున్నాడు. తన ఆత్మనే త్రిలోక రూపచమత్కారముగా దర్శించటము జరుగుతోంది. తానే భూర్భువ సువః మాటర్ థోట్ డివైన్ సెల్ఫ్ స్వరూపుడై సమస్తము తానే అయి ప్రకాశమానుడగుచున్నాడు. గాయత్రి యొక్క 2వ పాదముచే తత్సవితుర్వరేణ్యం వేద విద్యచే నేర్చినది, ప్రతిగ్రహణము చేసినది లేక త్రివేదసారము ఈ రెండవ పాదము నందు వ్యాపించినదగుచున్నది. జాగ్రత్ స్వప్న సుషుప్తులలో తెలియబడేదంతా తానే అగుచున్నది. గాయత్రి యొక్క మూడవ పాదము అభార్గో దేవస్య ధీమహి, ప్రాణికోటి ఎంతవరకు కలదో అదంతా స్వీకరించబడినది అగుచున్నది. సమస్త ప్రాణికోట్లు తన యొక్క క్రీడా వినోద స్వస్వరూప సంవిస్తరణముగా ఆస్వాదించబడగలదు. గాయత్రి ఉపాసకుడు మూడు పాదములతో సమానమైన ప్రతిగ్రహణము చేసినా కూడా ఆ దోషము గాయత్రి మంత్ర పవిత్రత ముందు అత్యంత స్వల్పము. ఎందుకంటే సమస్తము ఆతనికి, సమస్తమునకు ఆతడు పరమ ప్రేమాస్పదము అగుచున్నాయి. ఆతని పట్ల గ్రాహ్యత్యజ్యములు లేనివే అగుచున్నాయి. నాలుగవ పాదము ధియోయో నహ ప్రచోదయత్, తపించుచున్న సూర్యమండలమే తురియ పాదము. ఈ పాదమే పరోరజస్సు. సమస్త జీవులు, సమస్త లోకములు స్వకీయ తేజో కిరణ రూపములే అను అనుభూతిని ప్రసాదించగలదు. నేనే సూర్యుడు, సమస్త జీవులు నా కిరణములను భావన. ఉపస్థానము ఉపాసనతో కూడిన నమస్కారము. ఓ గాయత్రీ మంత్రదేవత, గాయత్రీ త్రిలోక జననీ, వేదమాత, నన్ను జనింపజేసిన తల్లి, అమ్మా, జగదంబికే, జగత్మాతృకే, నీవు సర్వము ప్రసాదించగా ఇదంతా పొందుచున్న నిన్ను సమీపించి నమస్కరిస్తున్నాను. నా పరం మా ఇహం సత్కారస్వరూపిణి, ఇదిగో ఈ నా స్తోత్రము స్వీకరించవమ్మా. హే గాయత్రియసి, ఈ సర్వమును నాకొరకై రక్షణ రూపమును దాల్చి నన్ను అనుక్షణం రక్షిస్తున్నది నీవే అయున్నావమ్మా. భవసి త్రైలోక్య పాదేనా ఏకపది. ఈ భూభువర్ సువర్ భూమి ఆకాశము స్వర్గము లోకములు నీ యొక్క నాలుగిటిలో మొదటి పాదము. హే త్రిలోకేశ్వరి, త్రిలోకములలోని అన్నము అనుభవించబడినది జీవులు, దేవతలు, సృష్టికర్త మొదలైన వాటితో కూడిన నీ ఈ త్రిలోక స్వరూప పాదమునకు త్రిప్రదక్షిణ పూర్వక సాష్టాంగ దండ ప్రాణామములు. ఓ త్రయీలోకమాత నమస్తే. ద్విపది త్రయీ విద్యారూపేణ ద్వితీయన ద్విపది రుక్ యజుర్ సామవేదముల రూపములు నీ రెండవ పాదము. త్రివేదములలోని రొక్కులు, మంత్రములు, స్తోత్రములు, స్తుతించబడు దేవతలు, యజ్ఞకర్త, యజ్ఞవిధులు, యజ్ఞఫలములు, ఉపనిషత్తులు ఇవన్నీ ఈ నీ రెండవ పాదము యొక్క అలంకార విశేషాలే. మూడు వేదములు నీ రెండవ పాదముతో తెలుసుకోవలసినది తెలుసుకోలేక మగ్గుచున్న మాకు ఆ తెలియజేయు గురువు శాస్త్రము యాన్నిక రూపిణివై సముద్ధరించుచూన్నావు. ఓ వేద ప్రసాదిని, వేదరూపిణి, వేదం తెలియబడు సమస్తము నీవే అయి ఉన్న శ్రీమాత. తాం ఇతి మాత, నన్ను నన్నుగా తీర్చిదిద్దునది అగుటచే మమ మాత. వేదముల ద్వారా నిన్ను మాకు తెలియజేయు వేద వేదాంతర్గత వేదమాత. నమస్తే. ఇహపరములను ఏకరూపంగా చేస్తూ రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాము. రెండు అరచేతులు నీ త్రివేదస్వరూప రెండవ పాదమును భక్త్యావేశములో తాకించి ఉంచి ఆ తరువాత రెండు చేతులతో మా రెండు కళ్లకు హత్తుకుంటున్నామమ్మా. త్రయీ వేదమాత నమస్తే. త్రిపది భవసి ప్రాణాదినా తృతీయన త్రిపది, ప్రాణశక్తిగా నా ఈ దేహమునందు ఈ దృశ్యలోకములందు కూడా ప్రవేశించి ఉనికిని అనుభూతిని ప్రసాదిస్తున్న ఓ ప్రాణేశ్వరి, ప్రాణముపాన వ్యానములను మూడవ పాదముగా కలిగియున్న మమ ప్రాణమ, ఊపిరి శక్తి అరుగుదల రసము కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు ఇవన్నీ నీ మూడవ పాదము. నాయందు ప్రాణస్వరూపిణివై దేహదేహాంతరములుగా నన్ను రక్షిస్తూ ప్రియము కలిగిస్తున్నావు. నా ప్రాణము ఊపిరి నీవే. అట్టి మమత్రయీ మాత, ప్రాణస్వరూప స్వరూపిణివగు నీకు ఉమ్మా ఈ పంచప్రాణములు జోడించి నీ మూడవ సప్రాణస్వరూప పాదమునకు శిరోఫాలభాగా స్పృశతో కూడి నమస్కరిస్తున్నాను. త్రయీ ప్రాణమాత నమస్తే. చతుర్థేన తురియేణ చతుష్పదీ అసి, నాలుగవ పాదము తురియము. సూర్యమండలములో అంతర్గతమైన కేవల తేజో కేవలోజో స్వరూపినివై ప్రకాశించుచున్న నీ నాలుగవ పాదమునకు భక్తి జ్ఞాన వైరాగ్య యోగపూర్వక నమస్కారములు. ఏవం చతుర్థే పాద ఉపాసకయః పద్యసే జ్ఞాయసే. ఈ విధంగా నిన్ను నాలుగు పాదములు కలదానివిగా ఉపాసకులమగు మేము నిన్ను ఉపాసిస్తున్నాము. సమస్తము నీవే అని ఎరుగుచున్నాము. ఇంతేనా అంటే ఇంత మాత్రమే కాదు. నహి పద్యసే నాయందు సమస్త జీవులయందు సమస్త లోకములందు తురియ స్వరూపినివై ప్రకాశించునీవు. అన్నిటికీ ఆవల నిరుపాధిక స్వరూపినివై ఉపాధి అనునదే లేనిదానివై అపరిమితమై వెలుగొందుచున్నావు. నిరుపాధివై ఉండగా నీవు ఎవ్వరికీ తెలియబడటములేదు. తెలుసుకొనటానికి బయల్వెడలిన నేను నీ యొక్క నాలుగు పాదములు ఉపాసిస్తూ ఉండగా నాలో తెలుసుకొనువాడు నీవే అయి ఉండటముచేత ఇక తెలుసుకొనువాడినైన నేను వేరుగా లేకుండా పోతున్నాను. నీ తురియమునందు ద్రష్ట దర్శన దృశ్యములు ఏకీభూతమైయుండగా తెలుసుకొనుచున్న నీవే నేనే ఉండగా ఇక తెలియబడటమెక్కడా? ఏది తెలుసుకొనువాడెక్కడున్నాడు? అందుచేతనే అందరిలోనీ తెలుసుకొనుచున్నదే నీవు అయి ఉండగా ఎలా తెలియబడతావు? మీ మొదటి మూడు పాదములు అంతటా విస్తరించి ఉండగా ఈ తురియ పాదము ఎటువైపుకు విస్తరించటములేదు. కాని శృతులు నీ గురించి అంతటా త్రిలోకములలోనూ త్రివేదములలోనూ త్రిప్రాణములుగాను విస్తరించి ఉన్నావు అని కల్పించి స్తోత్రము చేస్తున్నాయి. అంతా కూడా అన్నీ కూడా నీవే అయి ఉండగా ఇక వేరుగా విస్తరించటమెక్కడిది? ఇచ్చటికీ తురియాతీతము అపాదము నాలుగు పాదములకు ఆవల నీ స్వరూపము ఉపాధిరహితము, సర్వ వ్యవహారములకు అతీతము కనుక అపాదము అయి ఉన్నావు. నేతి నేతి ఇది కాదు ఇది కాదు అని ఇంద్రియ విషయ దేహమనోబుద్ధి చిత్తహంకారములను నిషేధిస్తూ పోగా దేనిని ఇది నేను కాదు అని నిషేధించలేమో అట్టి అహమాత్మస్వరూపినివే నీవు. అందుచేత నాలుగు పాదములు గల నీకు పాదమే లేదు అనుమాట కూడా యుక్తమే కదా మాతా. మమాత్మవే నీవు. యస్మాత్ నహి పర్యతే నేతి నేతి ఆత్మత్వాత్ సర్వము నిషేధించగా అప్పటికీ శేషించే నా ఆత్మవే నీవు సుమ. సర్వజీవుల మనస్సులకు ఉత్పత్తి స్థానము నీవే. అందుచేత యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా మనస్సుకు కూడా లభించవు, మనస్సుచే తెలియబడవు. అయితే మననమునకు ఆవల మననశీలివి నీవే, వ్యవహారములకు విషయము కావు, ప్రమాణములచే గోచరించుదానవు కావు. నేనుగా శేషించియున్నది నీవే. సోహం తత్వం త్వమేవాహం. లోకములకు అతీతమగు నిన్ను ప్రేరణగా తేజోరూపముగా సూర్యమండల పరమపురుషునిగా యోగులు ఉపాసకులు దర్శించుచున్నారు. అట్టి తురియాతీత స్వరూపినివగు నీ పాదపద్మములు చేర్చున్న మార్గములోని కామక్రోధలోభమోహందమాత్సర్య ఏన్ షట్ శత్రువులు విఫలమై ప్రక్కకు తొలగుదురుగాక. గాయత్రీ జగజ్జనని లోకమాత సకల రక్షణి ప్రాణస్వరూపిణి మమాత్మా సోహం స్వరూపిణి నమో నమో నమో నమః. ఈ విధంగా గాయత్రీ మంత్రోపాసన అనంతరము గాయత్రీ ఉపస్థానమును పఠిస్తూ బుద్ధితో హృదయమునందు గాయత్రీ రూప పరమాత్మ యొక్క తత్వమును ఉపస్థానము చేయుదుముగాక. ఉపస్థానము చేరిక వాసస్థానము పొందటము ఉపాసన సేవించటము స్మరణ. ఇప్పుడు ఇక సందర్భానుచితముగా విదేహరాజ స్వతరాస్వపుత్రుల మధ్య జరిగిన ఒకనొక సంభాషణను ఇక్కడ చెప్పుకుంటున్నాము. జనక మహారాజు, హే అశ్వతరాస్వని కుమారుడా, గుడిల యోగి, మీరు గాయత్రీ ఉపాసకులుగా లోక ప్రసిద్ధులు కదా. గాయత్రీ మంత్రోపాసన ఫలము ఏమిటో వివరించ ప్రార్థన. బుడిల ముని ఏమని చెప్పాలి? గాయత్రీ ఉపాసనచే ధనధాన్యగృహ ఇత్యాది సంపదలన్నీ అడగకుండానే స్వయముగా మంత్రదేవత ప్రసాదించుచున్నది. జనక మహారాజు, స్వామి, మీరు గాయత్రి మహిమను తెలుసుకొంటినని చెప్పుచున్నారు. ఇంతలోనే లౌకిక ప్రయోజనముల గురించి చెప్పుచున్నారే. మీరు గాయత్రి ఉపాసనచే గాయత్రి చతుష్పాద స్వరూప తురియాతీత తత్వమును తెలుసుకొని ఉండి కూడా రెండు హస్తములతో ప్రతిగ్రహము దానము స్వీకరించుట నిర్వర్తించటమనేది ఎట్లా భరిస్తున్నారు? గాయత్రి అనుగ్రహ సిద్ధులే ఉండి కూడా ప్రతిగ్రహణ దోషము దానము అడిగి తీసుకొనుట అనుదానిని ఏనుగు అయి బరువును మోయటము వలె ఎట్లా సహిస్తున్నారు? బుడిలముని, ఓహో, అదియా మీ ప్రశ్న? గాయత్రి ఉపాసకుడినే ఉండి గాయత్రి చతుష్పాదములను ఆశ్రయించుకూడా మీ వద్ద దానము పుచ్చుకొనుటము దోషము కదా అని అడుగుచున్నారా? అయితే నా సమాధానము వినండి. నేను గాయత్రి ఉపాసకుడిని, ఆ తల్లి నాలుగు పాదములను సేవించువాడను. అయితే సర్వాత్మస్వరూపిణి సర్వతత్వస్వరూపిణి అగు గాయత్రి ముఖదర్శనము ఇంకనూ నేను చేయవలసియే ఉన్నది. అయితే కూడా గాయత్రి ఉపాసన విషయమై ఒక విషయం మీ దృష్టికి తెస్తూ మీ ముందు ఉంచుచున్నాను. అందువల్లనే ప్రతిగ్రహదోష పాపమును సహించుచున్నాను. ఒక దృష్టాంతము. ఒకచోట చాలా ఎండుకట్టెలను పెద్ద ప్రోగుగా చేసి కాల్చుచున్నారనుకోండి. ఒకనొకడు తన దగ్గర గల పచ్చికట్టెలను ఆ అగ్నిలో వేశాడనుకోండి. అప్పుడు ఆ పచ్చికట్టెలు కూడా ఎండుకట్టెలతో బాటే కాలి బూడిదావుతాయి కదా. అట్లాగే అగ్నియే ముఖముగా కలిగియున్నట్టి గాయత్రి యొక్క తత్వమేమిటో ఆత్మోపాసనాత్మతత్వోపాసన ఎట్టిదో ఎరిగియున్న తరువాత అట్టివాడు చేయునట్టి ప్రతిగ్రహ రూపమగు దానము స్వీకరించిన దోషములను పచ్చికట్టెలను కాల్చినట్లు గాయత్రి మంత్రయోగాగ్ని దహించివేయగలదు. గాయత్రి ఉపాసకుడు గాయత్రి స్వరూపుడై పరిశుద్ధుడగుచున్నాడు, పవిత్రుడగుచున్నాడు. జరమరణ పరిధులను పాపపుణ్య ఫలద్వంద్వములను అధిగమించినవాడగుచున్నాడు, అమృత స్వరూపుడై ప్రకాశించుచున్నాడు. జనక చక్రవర్తి ఈ సమాధానమును విని తృప్తిని పొందారు. ఇతి బృహదారణ్యకోపనిషత్ సప్తమధ్యాయః. గాయత్రి బ్రాహ్మణం నామ చతుర్దశ బ్రాహ్మణం సమాప్తం. 7:15 పంచదశ బ్రాహ్మణము సూర్యాగ్ని ప్రార్థనా బ్రాహ్మణము. హిరణ్మయన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం. హే సూర్యభగవాన్, మీ యొక్క తేజో మండలములో హిరణ్మయ పాత్రచేత సత్యము బ్రహ్మము అను మీ ముఖము కప్పబడియున్నది. ఒక పాత్రలో మధుర పదార్థము ఇష్టమైన వస్తువు దాచినప్పుడు పిల్లవాడు ఆ మధుర పదార్థము కొరకే మూత తీసి ఇవ్వండి అని తండ్రిని అడిగినట్లు మేము మిమ్ములను బ్రతిమిలాడుచున్నాము. ఆదిత్య మండలముచే కప్పివేయబడినట్లుగా ఉండగా చిత్త చాంచల్యము కారణంగా చిత్త సమాధానము పొందని కారణంగా అత్యంత మధురమగు ఆత్మసత్యమును మేము మూతను తీసి పొందలేకపోవుచున్నాము. ఓ పూషదేవ, సర్వజీవులను పరిపోషించు దేవాదిదేవ, ఆదిత్యదేవ, మీరు ఆ ఆత్మానుభవమునకు సోహంభావనకు ఆచ్ఛాదకములను ప్రతిబంధకములను తొలగించండి. ఆత్మసాక్షాత్కారమునకు వెళ్ళుచుకూడా మేము అజ్ఞానముచే కల్పించుకునే అజ్ఞానరూపమైన అవరోధములను దయతో నివారించండి. సత్యధర్మములచే మీ ఆత్మకు మేమంతా అద్వితీయులము కదా. జలబిందువులను కలిగి ఉన్నట్టి ఆత్మానందసాగరంలో జీవాత్మ జలబిందువగు మేమంతా కూడా సత్యధర్మ స్వరూపులమే. మేమంతా జలములో జలబిందువుల వలె మీ మహమేందు అంతర్గత స్వరూపులం. హే జగత్ ఆధారుడా, జగత్ పోషకుడా, జగత్ రక్షక, ఆకాశమునందు ఒంటరివై సంచరించుచున్న ఋషి పుంగవ, ఏ కూషీశ్వర, ఆత్మ ఏకస్వరూపమైన తీరుగా పరబ్రహ్మాకాశము వంటి ఆకాశమునందు ఏక ఋషి స్వరూపులే రుత్ సత్యము సత్యస్వరూపులే సంచారము చేస్తున్న భగవాన్, సవితృదేవ, సత్వితృదేవ, జగత్తును నియమించువాడవగుటచే వేదమంత్రములచే ఏకర్షి అని పిలువబడుచున్న స్వామి, మీరు యముడుగా సర్వమును నియమించువారు కూడా. జగత్తు యొక్క జలరసములను తేజోకిరణములను జీవుల బుద్ధులను ప్రేరేపించువారు అగుటచే సూర్యదేవుడు అని పిలువబడుచున్నారు. హే సూర్యభగవాన్, సమష్టి ప్రాణస్వరూపుడవగు ప్రజాపతి అను సృష్టికి మూలపురుషుని సగుణ బ్రహ్మ యొక్క ప్రత్యక్ష రూపమ ప్రత్యక్ష నారాయణ. మేము మిమ్ములను ఆత్మసాక్షాత్కార నిమిత్తమై ఆశ్రయిస్తున్నాము. ఓ ప్రజాపత్య, మీ కిరణముల అడ్డు తొలగించండి, మీ తేజస్సు యొక్క ఉష్ణత్వమును తొలగించండి. మీ యొక్క ప్రసాదముగా మీ కళ్యాణతమము పరమశుభప్రదము అగు స్వరూపమును నేను ఇప్పుడు చూచుచున్నాము. భూభువః సువః అను వ్యాహృతుల రూపమున వెలుగొందు దివ్య చైతన్య పురుషుడవగు మీకు చెందినవారమే మేము. మీకు చెందిన వారమగుటచే మేము కూడా మీ వలెనే అమూతతుల్యులమే. ఈ నా ప్రాణము విశ్వప్రాణమునకు, ఈ ఇంద్రియములు ఆయా అధిష్ఠాన దేవతలకు చెందినవై ఉండునుగాక. ఈ దేహము అగ్నిదేవునిచే భస్మము చేయబడునుగాక. భూమి యందు భస్మమై కలియబోవునుగాక. ఓ అగ్నిదేవ, మా యొక్క భ్రమ అజ్ఞానములచే ఏర్పడు దేహాత్మభావమును దయచేసి భస్మము చేయండి. ఓ జాతవేద, తేజోస్వరూప, మామీద కరుణతో మా యొక్క ఉపాసనా సంబంధమైన సమస్త పుణ్యకర్మలను తమరే స్వీకరించండి. మీరు మమ్ములను గుర్తుపెట్టుకోండి. మేము చేసిన ఉపాసనా స్తోత్రనిగ్ని కార్యములను తీసుకుని నన్ను ఉత్తమ మార్గమున నడిపించండి. హే అగ్నిదేవ, దేవాదిదేవ, మీరు అన్నీ ఎరిగినవారు. ఓ విశ్వదేవతలారా, మమ్ములను కాంతివంతమగు ఉత్తమ మార్గములో నడిపించి ఆత్మతత్వము వైపుగా అడుగులు వేయించండి. ఓ అగ్నిదేవ, ఇదిగో మేము దేహ ఇంద్రియ మనో బుద్ధి చిత్త అహంకారములనే ఉపకరణములతో చేస్తున్న సమస్త కర్మలు స్వాహ అంటూ సమర్పిస్తున్నాము. మాలోని కుటలత్వము పాపదృష్టులు భస్మము చేసి మా హృదయములను పవిత్రముగా తీర్చిదిద్దండి. ఆత్మదేవుని ప్రతిక్షేపించండి. మీకు హృదయపూర్వకముగా నమస్కరించుచున్నాము. ఇంతకుమించి గొప్ప గొప్ప కర్మలతో సేవ చేయు సామర్థ్యము లేనివారము. ఓ ఆదిత్య భగవాన్, సవితృదేవాదిదేవ, యయోధ్యస్మహ జుహరాణమేనో భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ. మా ఈ హృదయపూర్వక నమస్కారము స్వీకరించి అంధకారము నుండి ఆత్మజ్యోతి వైపుగా ప్రయాణించుటకు మాకు తల్లి తండ్రి గురువు అయ్యేదర్గాక. మార్గాన్వేషకులగు మాకు సర్వదా మార్గదర్శకులే ఉండెదరుగాక. మీ గురించి నమస్కార వాక్కులతో మరల మరల ప్రార్థిస్తున్నాము. ఇతి బృహదారణ్యకోపనిషత్ సప్తమధ్యాయః. సూర్యాగ్ని ప్రార్థనా బ్రాహ్మణం నామ పంచదశ బ్రాహ్మణం సమాప్తం. ఇతి సప్తమోధ్యాయః సమాప్తం.